రాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది. పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది. పున్నమిలాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది. పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది. నువ్వు రావాల పూ పూయాల రావేళ జానకమ్మన్నమిలాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది. పుష్కరమల్లి వచ్చి పొమ్మని గోదారడిగింది. కొండల పండు వెన్నెల పక పక నవ్వాల, వెండి గిన్నెలో పాల బువ్వల రెల్లే నవ్వాల. పాపి కొండల పండు వెన్నెల పక పక నవ్వాల, వెండి గిన్నెలో పాల బువ్వల రెల్లే నవ్వాల. నీ మూవలు కవ్విస్తుంటే ఆ సవ్వడి సై అంటుంటే, నీ మూవలు కవ్విస్తుంటే ఆ సవ్వడి సై అంటుంటే, చెలయేరమ్మ గోదారమ్మ చేతులు కలపాల. చేతులు విడిచిన చెలిమిని తలచి కుంగిపోవాల, నే కుంగిపోవాల. పున్నమిలాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది. పుష్కరమల్లి వచ్చి పొమ్మని గోదారడిగింది. పల్లె పట్టున పాల పిట్టలే శకునం పలకాల, గోగు పొదుగున పాల బిల్లులే పొంగులు వారాల. పల్లె పట్టున పాల పిట్టలే శకునం పలకాల, గోగు పొదుగున పాల బిల్లులే పొంగులు వారాల. జడగంటలు మనసిస్తుంటే గుడి గంటలు మంత్రిస్తుంటే, జడగంటలు మనసిస్తుంటే గుడి గంటలు మంత్రిస్తుంటే, నింగే నేల పొంగులు రెండు ముడివడిపోవాల. ముడివిడిపోయిన ముద్దును తలచి కుంగిపోవాల, నే కుంగిపోవాల. పున్నమిలాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది. పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది. నువ్వు రావాల పువ్వు పూయాల రావేళ జడగంటమ్మ రతనాలమ్మ జానకమ్మ.